సుగుణముల్లే చెప్పుకుంటి సుందర రఘురామ, సుగుణముల్లే చెప్పుకుంటి సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటి సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటి సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటి సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటి సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటి సుందర రఘురామ. వగల రుంగలేక వగల రుంగలేక వగల రుంగలేక ఇటు వత్తువను చూడే, సుగుణములే చెప్పుకుంటి వగల రుంగలేక ఇటు వత్తువను చూడే, సుగుణములే చెప్పుకుంటి సుందర రఘురామ, సుగుణములే చెప్పుకుంటి సుందర రఘురామ. స్నానాది సుకర్మములు ధ్యానాది జపంబులెరుగ, స్నానాది సుకర్మంబులు ధ్యానాది జపంబులెరుగ, ಶ್ರೀನಾಯಕ ಕ್ಷಮೆಯಿಂಪುನು ಶ್ರೀನಾಯಕ ಕ್ಷಮೆಯಿಂಪುನು ಶ್ರೀನಾಯಕ ಕ್ಷಮೆಯಿಂಪುನು ಶ್ರೀನಾಯಕ ಕ್ಷಮೆಯಿಂಪುನು ಶ್ರೀ ತ್ಯಾಗ ಸುಗುಣಮೂ ಚೆಪ್ಪುಕೋಂಗಿ ಶ್ರೀನಾಯಕ ಕ್ಷಮೆಯಿಂಪುನು ಶ್ರೀ ತ್ಯಾಗ ಸುಗುಣಮೂಲೇ ಚೆಪ್ಪುಕೋಂಗಿ ಸುಂದರ ರಘುರಾಮ ಸುಗುಣಮೂಲೇ ಚೆಪ್ಪುಕೋಂಗಿ ಸುಂದರ ರಘುರಾಮ ಸುಗುಣಮೂಲೇ ಚೆಪ್ಪುಕೋಂಗಿ ಸುಂದರ ರಘುರಾಮ ಹರೀ.